అనుకోవచ్చు, కానీ నీకు తెలియదు రాముడి గురించి, నాకు తెలుసు అంటాడు. నీకు తెలియదు ఎందుకంటే నువ్వు కొడుకుని లేపులు వేసావు, ఇంక నీకు అయిపోయింది అక్కడతో. యూ కెనాట్ నో. వశిష్ఠ ఇంకా తెలుసున్న వాళ్ళు ఉన్నారు. ఎవళ్ళు వశిష్ఠుని అడుగు. వశిష్ఠ ప్రముఖాశ్చేయ, వశిష్ఠుడు మొదలైన ఇంకో కొంతమందికి తెలుసు. ఏ చేమే తపస్సు స్థితా. సో ఆ ఆత్మజ్ఞాన నిష్ఠులే. తపస్సు అంటే తప తప అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం గలవాళ్ళకి తెలుస్తుంది అని ఏదో మొత్తానికి. సో విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వచ్చేప్పటికే ఆయనకి తెలుసు, దశరథుడికి తెలియదు. సో ఎనీవే, సో ఇప్పుడు జనకుడు జీవన్ముక్తుడా కాదా? జీవన్ముక్తుడు అనుకో అనుకుంటే కర్మణైవహి సంసిద్ధి మాస్థితా జనకాదయ అంటే జీవన్ముక్తుడు అయ్యుండి కూడా కర్మ మార్గాన్ని లోక సంగ్రహం కోసం చేశాడు అని అర్థం చెప్పుకోవాలి. ఒకవేళ అథ నతే తత్వవిద అథ అథవా అట్లుగాక తే అంటే జనకాదులు, జనక ఆది శబ్దం ఉంది కదా జనకుడు మొదలైన వాళ్ళు, నతే తత్వవిద తత్వవేత్తలు కాదనుకో. ఇప్పుడు ఆది శబ్దం చేత అశ్వపతిని గ్రహిస్తారు. అశ్వపతి అనో మహారాజు ఉన్నాడు. మరి ఆది శబ్దం వేసినప్పుడు ఇంకో పదం కూడా వేయేస్తే ఎవరో ఇంకో కొంతమంది ఉన్నారని తెలుస్తుంది. సో జనకుడు జనక అశ్వపతి ప్రభృతయ అని అన్నారు శంకరుల చోట. సో ఈ మహారాజులు జనకుడు మొదలైన వాళ్ళు తత్వవేత్తలు కాదనుకో, అప్పుడు ఏమని అర్థం చెప్పాలంటే కర్మయోగాన్ని అనుష్ఠించి సంసిద్ధిం అంటే అంతఃకరణ శుద్ధిని పొందారు. ఆ అంతఃకరణ శుద్ధి చేతను భవిష్యత్తులో వాళ్ళు తత్వమే, భవిష్యత్తులో అంటే ఆ చెప్పిన దాన్ని కాలాన్ని బట్టి తర్వాతి కాలంలో వారు ఆత్మజ్ఞానాన్ని పొంది సిద్ధిని బడసి ఉంటారు. కాబట్టి వాళ్ళ అంతఃకరణ శుద్ధి అనేది ఎలాగో అత్యవసరం కనుక ఆత్మజ్ఞానానికి, ఆ అంతఃకరణ శుద్ధిని కర్మ చేత పొందారు. కర్మ అంటే కర్మయోగము, కర్మ అంటే యోగ్యమైన కర్మ అని అలా అర్థం చెప్పాలి. ఎందుకంటే సంసిద్ధి శబ్దం ఇది సంసిద్ధే అది సంసిద్ధే, అంతఃకరణ శుద్ధి సంసిద్ధే, ఆత్మజ్ఞానము సంసిద్ధే, రెండూ సంసిద్ధే. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అలాగా ప్రయోగిస్తాడు. సో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. అక్కడ సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. ఎందుకంటే దాని పక్క శ్లోకంలోనే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అని ఉంటుంది. ఈ సిద్ధి పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తాను విను అంటాడు. అంటే అర్థం ఏంటి, ఆ సిద్ధి బ్రహ్మజ్ఞానం కాదనమాట, బ్రహ్మజ్ఞానానికి ముందు లెవెల్ అన్నమాట అది. కాబట్టి ఇక్కడ సంసిద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానము అని చెప్పచ్చు, లేదా ఆత్మజ్ఞానానికి ముందు ఉన్నటువంటి వన్ స్టెప్ బిలో అంతఃకరణ శుద్ధి అని చెప్పచ్చు. కాబట్టి జనకాదులు మోక్షాన్ని పొందినవారు అనే ప్రకరణం అయితే అక్కడ సంసిద్ధి శబ్దానికి మోక్షం అని అర్థం చెప్పు, లేదా కాదంటావు అప్పుడు సంసిద్ధి శబ్దానికి అంతఃకరణ శుద్ధి అని అర్థం చెప్పు. సంసిద్ధికి మోక్షం అని అర్థం చెప్పినట్లయితే కర్మ మోక్షం చేసిన మోక్షం వచ్చిన తర్వాత కూడా జీవన్ముక్తులు అయిన తర్వాత కూడా లోక సంగ్రహం కోసం కర్మను చేశారు, కర్మతో కలిపే వాళ్ళు అలా మోక్షంలో ఉండిపోయారు అని చెప్పు. ఒకవేళ మోక్షం రాలేదు కేవలం అంతఃకరణ శుద్ధి వచ్చిందని చెప్పినట్లయితే అప్పుడు కర్మయోగం వలన వారు అంతఃకరణ శుద్ధిని పొందినారు అని చెప్పు. అంతేగాని జనకాదులు ఏదో సమ స్పెషల్ జీవులు, వాళ్ళకి జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మతో మోక్షం వచ్చింది అని మాత్రం చెప్పొద్దు. అలాంటి అర్థం మాత్రం చెప్పి పొరపాటు చేయవద్దు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో ఒక చోట చెప్పిన దానికి ఇంకో చోట చెప్పిన దానికి సంబంధమేం లేదు అన్నట్టుగా కనుక తేల్చినట్లయితే అది అర్థం చేసుకుని శోభ కాదు, గీతను అర్థం చేసుకునే పద్ధతి కాదు. ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ అన్నాడు ఏమనంటే, గీత ఈజ్ ఎ బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్నాడు. అంటే అడిగారు, హౌ? ఓ చోట కర్మ వల్ల మోక్షం అని చెప్పాడు, ఇంకో చోట జ్ఞానం వల్ల మోక్షం. ఒక కాంట్రడిక్షన్ ఎక్కడ? కర్మణైవహి సంసిద్ధిమాస్థితా జనకాదయ దగ్గర కర్మ వల్ల మోక్షం అని చెప్పాడు. జ్ఞానాత్ కైవల్ జ్ఞానాదేవహి కైవల్యం అని ఏదో ఇంకో చోట జ్ఞానీత్వాత్మైవమే మతం. సో బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ. అంటే ఇలాగ అనేక శ్లోకాల్లో, ఒకటి కాదు రెండు కాదు, అనేక శ్లోకాల్లో జ్ఞానమే మోక్షదాన మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు. కాబట్టి కాంట్రడిక్షన్, ఇది ఒక కాంట్రడిక్షన్ అని ఈ విధంగా బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అని అన్నాడు. అంటే చూడండి, ఒక మనిషి మొత్తం జీవితాన్ని అంతనే వ్యాఖ్యానిస్తూ 100 మాటలు అన్నాడు అనుకోండి, ఒక సే 100 గంటల పాఠం చెప్పాడు అనుకోండి, ఒక మొత్తం జీవితానికి సంబంధించిన పాఠం గీత లాంటి పాఠం 100 గంటల పాఠం చెప్పాడు అనుకోండి, మీరు ఆ సెకండ్ క్యాసెట్లో చెప్పిన దానికి 97th క్యాసెట్లో చెప్పిన దానికి విరోధం ఉంది అని అలా పికప్ చేసి చూపించవచ్చు. ఓవరాల్ కాంటెక్స్ట్ చూసుకోవాలి, కానీ అలాగే ఇక్కడి నుంచో స్టేట్మెంటో అక్కడి నుంచో స్టేట్మెంటో పికప్ చేస్తే విరోధం రాదు, విరోధం ఉన్నట్టుగా కనపడుతుంది. గురు కర్మైవ తస్మాత్వం అన్నాడు, నువ్వు కర్మే చేయన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు, బుద్ధవ శరణం అన్విచ్ఛ కృపణాఫలహేతవ, ఈ కర్మ చేసి వాళ్ళు దీనులయ్యా, నువ్వు బుద్ధి జ్ఞానాన్ని నువ్వు పట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ కాంట్రడిక్షన్ వచ్చేసిందా లేదా? అలా రాదు కాంట్రడిక్షన్, ఈ టాపిక్ వేరు ఆ టాపిక్ వేరు, కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. సో వీళ్ళు ఈ మోడర్న్ న్యూస్ ఛానల్ వాళ్ళు లేని కాంట్రడిక్షన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, కాంట్రడిక్షన్ లేకుండా క్రియేట్ చేస్తారు. సో ఆ ఓవరాల్ కాంటెక్స్ట్ చెప్పరు, ఈ ఓవరాల్ కాంటెక్స్ట్ చెప్పరు, ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని అలా డైరెక్ట్గా పోల్చేసి ఇదిగో తేడా ఉంది అని అలా వ్యాఖ్యానించరాదు. కాబట్టి ఆ వాక్యానికి జనకర్మణైవిడి సంసిద్ధి మాస్థిత జనకాదు, ఆ సందర్భాన్ని బట్టి సంసిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కావచ్చు. జనకాదులు కనుక జ్ఞానం ఇంకా పొందకపోతే అంతఃకరణ శుద్ధి, జ్ఞానాన్ని పొందితే లోక సంగ్రహం కోసం కర్మ చేశారు అని అర్థం చేసుకోవాలి. కానీ కర్మ వల్ల మోక్షం వస్తుందని మీరు ఎన్నడూ అనుకోండి, ఎందుకంటే కర్మ బహిరంగము, మోక్షము అంతరంగము. కర్మ బహిరంగం, బయటనున్న వాటిని ఏదో సర్దుబాటు చేసేది కర్మ, కానీ అంతఃకరణం లోపల ఆత్మరూపంగా ప్రకాశించే జ్ఞానానికిను దీనికి కనెక్షన్ కూడా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏతమేవార్థం వక్ష్యతి భగవాన్ సత్వశుద్ధయే కర్మ కుర్వంతి ఇది. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా గీతలో చెప్పబోతున్నాడు. ఏమని, యోగినః కర్మ కుర్వంతి సంగం చత్వాత్మశుద్ధయే, ఆ వాక్యం, ఆ వాక్యాన్ని కోట్ చేస్తున్నారు. కోట్ చేయటంలో యాజ్ ఇట్ ఈస్ కోట్ చేయలేదు, దానికి ఒక రకమైన అర్థం చెప్తూ కోట్ చేశారు. అక్కడ ఆత్మశుద్ధయే అని ఉంది. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, అంతఃకరణ అంటే సత్వశుద్ధయే, సత్వమన్న అంతఃకరణే. కాబట్టి సత్వశుద్ధయే కర్మ కుర్వంతి, అలాంటి శ్లోకం మీకేం కనపడదు. సత్వశుద్ధయే కర్మ కుర్వంతి అనే శ్లోకం ఉండదు. ఆయన కోట్ చేస్తున్న శ్లోకం ఏమిటో నేను చెప్తున్నా మీకు, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగిన అంటే కర్మయోగులు, అంటే సాధకులు, కర్మానుష్ఠానం చేసే సాధకులు. కర్మ కుర్వంతి, కర్మ చేస్తారు. దేనికోసము? ఆత్మశుద్ధయే, సచ్చిదానంద ఆత్మను శుద్ధి చేయడం కోసం కాదు. సచ్చిదానంద ఆత్మను శుద్ధి చేయడం ఏంటండి, అది శుద్ధి చేయక్కర్లేదు. నేను ఆకాశాన్ని ఏం శుద్ధి చేస్తారు? సో సచ్చిదానంద ఆత్మశుద్ధి కాదు, అంతఃకరణ శుద్ధి, అదే సత్వశుద్ధయే. ఎలా ఎలా కర్మ చేస్తున్నారు సత్వశుద్ధి కోసం? మరి మేమందరం కర్మ చేస్తున్నాం మాకు సత్వశుద్ధి వచ్చేస్తుందా? అలా కాదు. సంగం త్యక్త్వా, సంఘాన్ని విడిచిపెట్టి. సంఘము అంటే రెండు రకాలు, అహం మమ, ఇదే సంఘం. సో చేసేవాడను నేను, అహంకారము, కర్తృత్వము, ఫలం నాది, భోక్తృత్వము, ఇది సంఘం. సో కర్తృత్వ భోక్తృత్వములను విడిచి కర్మ చేస్తాను. నేను చిన్నప్పుడు గాయత్రి జపం చేసేవాళ్ళం, ఏదో ఉపనయనం చేసి గాయత్రి చేసుకోమని పెద్దలు చెప్పారు. ఎందుకు చేసేవాళ్ళము? చేసేవాళ్ళం, అదో ఉత్సాహం చెప్పడం. ఈ గాయత్రి చేసిన దాంట్లో రహస్యం ఎలా ఉండేదంటే వ్యవస్థ, దీనివల్ల ఫలం ఏమిటని ఎప్పుడూ బుద్ధికి వచ్చేది కాదు, ఆ ప్రశ్న ఎప్పుడూ వచ్చేది కాదు, చేసేస్తూ ఉండడమే, అదో గొప్ప సంస్కారం. తర్వాత నువ్వు గాయత్రి చేశానని ఎక్కడా చెప్పకూడదు, రహస్యంగా ఉంచుకోవాలి అని అనేవారు. దాంతో కొంతకాలానికి మనం గాయత్రి చేసేస్తున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండేది కాదు. సో కర్తృత్వం ఉండేది కాదు, భోక్తృత్వం ఉండేది కాదు, జపం అయిపోతూ ఉండేది. అది సామాన్యమైన విషయం కాదు. ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకోవాలి. అయితే మానవుడు, ఆధునిక మానవుడు ఎలా ఉంటాడంటే, అడుగు తీసి అడుగు వేయాలంటే నాకు లాభం ఎంత అని అడుగుతాడు. సంగమం ఎంత సంగమం అంటే, ఓ మహాత్ముడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి, మహాత్మాజీ నేను పెద్దవాడిని అయ్యాను, నాకు ఏదైనా మీరు ఆధ్యాత్మిక సాధన ఉపదేశించండి అని కోరాడు. అంటే ఆయన ఆలోచించి ఏదో ఆయన మనిషిని చూసి మొత్తంగా మహాత్ములు కూడా ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చెప్తారు, తోచింది చెప్తారు. సో ఏమని చెప్పారంటే, మీరు రామకోటి రాయండి అని చెప్పారు. సమాధానం, రామకోటి రాస్తుంటే ఓ పదేళ్ళు ఎంతో పడుతుంది, గొప్ప సాధన. మీరు శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ కోటిసార్లు రాయండి, లిఖిత జపము అంటారు, మీరు ఆ పని చేయండి అని చెప్పారు. అంటే సరేనండి, నేను తప్పకుండా చేస్తాను, కోటి రాయాలంటున్నారు, నేను రామకోటి రాసినట్లయితే నాకు ఎంత ఏమిటి లాభము అని అడిగాను. అవి వచ్చిన అడిగితే ఈయన అడిగారు, మీరు బిజినెస్ పీపుల్ అని అడిగారు. అంటే ఆయన అవునండి, అంటే ఇక్కడ బిజినెస్ కాదండి ఇది, రామగోడ రాయండి మీకు ఇష్టం ఉంటే రాయండి అది వెళ్ళండి అని చెప్పాడు. సో ఆ బిజినెస్ సంస్కారము అది ప్రతి మనిషికి ఉంటుంది. బిజినెస్ సంస్కారం కనపడుతుంది అంతటా కూడా మీకు. బిజినెస్ యాటిట్యూడ్, షాప్ కీపింగ్ యాటిట్యూడ్ ఆఫ్ భక్తి మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడికి ఉపచారం చేసాం, ఉపచారము అంటే అపచారం కాదు ఉపచారం, ఉపచారము అంటే సేవ అనమాట. ఇప్పుడు మంచం మీద పడి ఉంటారు చూడండి, మంచం మీద వృద్ధులు మంచం మీద ఉంటే వాళ్ళకు ఉపచారాలు చేశారంటారు. అలాగే దేవుడు కూడా వృద్ధుడు కదా, అందరికంటే వృద్ధతమ, అందరికంటే వృద్ధి ఉన్నాడు కదా. కాబట్టి ఆ వృద్ధుడు పాపం ఏదో సేవ, ఏమిటి సేవ అంటే స్నానం చేయించడం, తర్వాత నైవేద్యం పెట్టడం. మనం స్నానం చేయించకపోతే దేవుడికి స్నానం లేదు, మనం నైవేద్యం పెట్టకపోతే దేవుడికి తిండి లేదు, ఆ పూట పసుపు. అలా ఉపచారం చేసాం మనం. మరి ఇంత ఉపచారం మనం దేవుడికి చేసినందుకు మనకేం ముట్టింది? ఏదో ఒకటి ముట్టాలి కదా, ఏదో ఫలం ఉండాలి కదా, ఏదో కొంత ఏమీ పేమెంట్ లేకుండా ఎంతకాలం చేస్తాం ఉపచారం? అలా కాదు, అలా కర్మ అలా చేస్తే లాభం లేదు. కర్మని సంగం త్యక్త్వ, అసలు ఇదే అంతఃకరణ యొక్క అశుద్ధి. ఇదంతా కూడా ఈ రాగద్వేషాలే అంతఃకరణలో ఉండే మాలిన్యం. సంఘాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తూ ఉంటారు యోగి. అంటే మేము చేస్తున్నామనే కర్తృత్వ అహంకారము ఉండదు, మాకు ఈ కర్మఫలం కావాలనేటువంటి భోక్తృత్వ భావన ఉండదు. అలా ప్రేమతో కర్మ చేసేసుకుంటూ పోతారు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏమీ నష్టం మీరు అనుకోవద్దు. ఆత్మశుద్ధవే అంతఃకరణ శుద్ధి ప్రయోజనము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కర్మణైవహి సంసిద్ధి మాస్థిత జనకాదయ అన్నప్పుడు, ఒకవేళ జనకాదులు కనుక జ్ఞానులు కాని పక్షంలో వాళ్ళు కర్మని చేసి అంతఃకరణ శుద్ధిని పొందినారు అని మీరు అర్థం చెప్పుకోవాలి అనే అభిప్రాయం. స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇత్యుక్త్వా సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా ఇత్యాదినా. ఇది నేను చెప్పేశాను, ఇది శంకరులు చెప్తున్నారని నేను అనుకోలేదు, నేను యథార్థం చెప్తున్నాను. ఆయన ఇంత పక్కన ఈ మాట కూడా చెప్పబోతున్నారని నేను అనుకోలేదు. నేను 18వ అధ్యాయం భాష్యం ఏదో చదివాను ఆ మధ్యకాలంలో, ఆ సంస్కారం ఉండి నేను అక్కడికి ముందే చెప్పేశాను. నేను ఎంత చెప్పానో అంతే అక్కడ ఉంది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అన్న చోట సిద్ధిని పొందుతాడు. ఆ సిద్ధికి మోక్షం అర్థం కాదు, అంతఃకరణ శుద్ధి అని అర్థం. స్వకర్మణ, స్వకర్మని చేయటం చేత అంతఃకరణ శుద్ధి. ఏ పోనీ అదే మోక్షం అని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ అదే మోక్షం అయిందంటే కర్మ వల్ల మోక్షం వచ్చిందని తెలుస్తుంది కదా, అదే మోక్షం ఎందుకు కాకూడదు? అదే అలా కాదండి, దాని పక్క శ్లోకం చూడండి. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సో ఈ సిద్ధిని పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తాను, నువ్వు తెలుసుకో అని అంటున్నాడు. అంటే మరి ఇంకా అది మోక్షం కాదుగా, ఇంకా దాని తర్వాత ఏదో బ్రహ్మజ్ఞానం ఇంకో స్టెప్ ఉంది, అది మోక్షం అని చెప్పబోతున్నాడు. అది కాబట్టి ఈ సిద్ధి మోక్షం కాదు. మరి మోక్షం కాకపోతే ఏమిటది? అంతఃకరణ శుద్ధి. కాబట్టి కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు, దాని స్వభావం చెప్పింది. కర్మ ఎప్పుడూ శుద్ధికే ఉపడుతుంది. ఇప్పుడు గిన్నె క్లీన్గా లేదనుకోండి, అప్పుడు కర్మ చేస్తే శుద్ధి అవుతుంది. అంతఃకరణ కూడా అలాంటిదే. దాన్ని ఒక ప్రాపర్ యాటిట్యూడ్తో కర్మ చేసినట్లయితే, ఫిజికల్గా స్థూలంగా కర్మ చేయటం చాలదు, కర్మను చేస్తూ సరైనటువంటి మానసికమైన అవగాహన ప్రవృత్తి పెట్టుకుంటే, మనఃప్రవృత్తి కరెక్ట్గా పెట్టుకుంటే తద్వారా మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి శుద్ధి చేయటానికి కర్మ పనికి వస్తుంది, కానీ మోక్షానికి కర్మకు అంత శక్తి లేదు. మోక్షము అత్యంత అంతరంగము, కర్మ పూర్తిగా బహిరంగం. ఈ బహిరంగం అంతరంగాన్ని అది శుద్ధి చేయలేదు, అంతరంగంలో మార్పు తీసుకురాలేదు, అంటే ఐ మీన్ మోక్షాన్ని తీసుకురాలేదు. కనుక జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. ఆ మోక్షము ఆవిష్కారం కావలసిన అంతఃకరణం శుద్ధంగా ఉండాలి, శుద్ధి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం శుద్ధంగా లేదు, చాలా మలినాలు ఉన్నాయి అంతఃకరణంలో, ముఖ్యంగా రాగద్వేషాలనే మాలిన్యం ఉన్నది. ఈ మాలిన్యం పోవాలి అంటే నిష్కామ కర్మ యోగమే మార్గము, ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆ నిష్కామ కర్మయోగం వల్ల లభించేటువంటి ఏ అంతఃకరణ శుద్ధి కలదో దానికే సిద్ధి అని పేరు, సంసిద్ధి సిద్ధి. ఇప్పుడు లోకంలో శాస్త్రం చెప్పిన దాన్ని పూర్తిగా రివర్స్ చేసి జనులు పాటిస్తూ ఉంటారు, లోక స్వభావం అది. లోకశాస్త్రములు అంటారు. లోకం వేరు, శాస్త్రం వేరు. సో సూర్యుడు స్థిరంగా ఉంటాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇది శాస్త్రం. లోకం ఏమిటి? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. నేను చోట ఉదయాస్తమయాలు కల్పితములు సూర్యుని కోని పాఠం చెప్తే ఒక ఆయన కోపం వచ్చింది. లేచి సభలోనే లేచేసి, ఏమంటే మరి స్వామీజీ ఉదయాస్తమయాలు మిథ్యా కల్పితాలంటే మరి అయితే పంచాంగం చింపి అవతల పారేమంటారా? ఎందుకంటే పంచాంగం నిండా మరి ఉదయాస్తమయాలే. అంటే నేనన్నా మీరేం చేస్తారో చూసుకోండి, పంచాంగం మీరేం చేస్తారో నాకు అనవసరం. సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు, ఉదయాస్తమయాలు సూర్యుని ఎందు కల్పితములు. మరి ఉదయాస్తమయాలు కల్పితాలైతే ఉదయం పూట సూర్యోదయానికి ముందు అర్ఘ్యప్రదానం ఇవ్వాలి, సూర్యాస్తమయం సమయంలో అర్ఘ్యప్రదానం ఇవ్వాలి అని చెప్పే వేదాత్మ విధాయక వాక్యం, మరి అది కూడా కల్పితమేనా అని అంత ప్రశ్న ఆయన అడగలేరు. ఒకవేళ అడిగితే మీమాంసకులు అడిగారు, అలాగే బ్రహ్మసూత్ర భాష్యంలోనూ బృహదారణ్య భాష్యంలోనూ అడిగారు. అడిగితే అవును కల్పితమే అని చెప్పారు శంకర్లు. అదేమిటే కర్మవిధులన్నీ కల్పితాలు మిథ్యలు అంటావా? అవును. ఎందువల్ల? నీ కర్తృత్వం మిథ్య కనుక. అంటే నా కర్తృత్వం మిథ్య? అవును. అంటే నా కర్తృత్వం బేస్ మీద వచ్చిన 90% వేదం ఏమిటవుతుంది? మిథ్యా వ్యవహారం అవుతుంది. వేదాన్ని పట్టుకుని మిథ్యా వ్యవహారం అంటావా? వేదంలోని కర్మకాండ మిథ్యా వ్యవహారము. ఆ మాట వేదంలోని జ్ఞానకాండ చెప్పింది అని ఈ విధంగా చర్చ సాగుతుంది. నిన్న నేను అన్నాను మీతో, నక్సలైట్లు మాట్లాడినట్టు మాట్లాడతారు, తెగేసి చెప్తారు. కాబట్టి మీరు పంచాంగాలు రాసుకున్నారు, మీరు ఏదో కర్మలు చేస్తున్నారు అంటే ఒక స్టాండ్ పాయింట్లో చేస్తున్నారు, మంచిదే, కానివ్వండి, దానికి ఏమీ అబ్జెక్షన్ ఏం లేదు. కానీ సూర్యుని యందు అస్తమయ ఉదయాస్తమయములు కల్పితములు. నిజానికి సూర్యుడికి తెలియని కూడా తెలియదు, నేను అస్తమిస్తున్నాను నేను ఉదయిస్తున్నాను అనే సంగతి సూర్యుడికి తెలియదు. ఆయన ఏమి అస్తమించడం ఉదయించడం, అస్తమించడం ఏంటి ఉదయించడం ఏంటి? కాబట్టి లోకదృష్టి శాస్త్రదృష్టి చాలా విరుద్ధంగా ఉంటాయి. శాస్త్రదృష్టి ఏమిటంటే మీ హృదయంలో రాగద్వేషాలు ఎంత డైల్యూట్ అవుతాయో, ఎంత తక్కువ ఉంటాయో, అది మోక్షానికి దారితీస్తుంది. దానికి గీతాచార్యులు సిద్ధి అని సంసిద్ధి అని పేరు పెట్టారు. లోసిద్ధి ఇది కాదు, లోకంలో సిద్ధి దీనికి ఆపోజిట్. నిజానికి సిద్ధి ఏదైనా వచ్చినట్లయితే అది రాగద్వేషాలని బలం చేస్తుంది, సిద్ధి అపేక్షణీయము కాదు అని శాస్త్రం చెప్తుంది. పతంజలి మహర్షి చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు, శాస్త్రం. సిద్ధి వచ్చిందనుకోండి, మీరు గమనించండి, సపోజ్ నేను హిమాలయాల్లో కూర్చునుండగా నాకు ఏదైనా సిద్ధి వచ్చిందనుకోండి, సిద్ధి అంటే ఏమిటి? మీరు ఎవళ్ళు చేయలేని పని ఏం చేయటం? సర్కస్ అంటే బాంబే సర్కస్ విత్ రష్యన్ ఆర్టిస్ట్ అంటే ఏమిటి? వద్దన నేను అటు ప్యారడైజ్ మీదుగా అటుటో భిక్షకు వెళ్తూ చూశాను, భిక్షకు పొలాలను వెళ్తాం. వాట్ ఈస్ దిస్ సర్కస్? మీరు అందరూ చేసే పనులు వాడు చేస్తే సర్కస్ కాదు అది. మీరు చేయలేని పనులు అంటే కొంత ప్రాక్టీస్ చేస్తే మీరు చేయగలుగుతారేమో, ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చేసి ఓపిక లేదు, ఏమీ లేదు. సో మీరు చేయలేని పనులు వాడు చేస్తాడు, అవి చూసి కొంత ధనాన్ని పే చేసి వస్తారు, ఒక రకంగా సిద్ధి. ఇట్ ఈజ్ ఏ సిద్ధి ఫర్ హిమ్. సో అలాగంటదే ఏ కైండ్ ఆఫ్ మిస్టికల్ సిద్ధి. దిస్ ఈజ్ ఏ బిట్ ఎక్స్ప్లెయినబుల్ చూస్తూ కంటే. అలాంటిదే ఇంకో సిద్ధి. నేను ఓ మహాత్ముడు ఓ గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకు ఒక సిద్ధి వచ్చింది. ఏమిటంటే ఆ సిద్ధి నీటి మీద నడుచుట అనే సిద్ధి వచ్చింది. ఇప్పుడు ఆ సిద్ధి వచ్చిన వెంటనే ఏమిటవుతుంది చెప్పండి? హీ ఆ తపస్సును ఆయన కొనసాగించలేడు, ఇంకా తపస్సు చేయలేడు ఇంకా. అంచేతనే యుద్ధానే సిద్ధయ సమాధౌ ఉపసర్గా అని సూత్రం పతంజలి యోగదర్శనంలో సూత్రం. సో దానికి సిద్ధని పేరు. ఎప్పుడు అది లోకంలో అందరికీ ప్రజెంట్ చేసినప్పుడు అబ్బా ఎంత గొప్ప సిద్ధిరా అని అంటారు. దాన్ని వ్యుత్థానే సిద్ధయ, మీరు లోకంలో ప్రజెంట్ చేస్తే సిద్ధని పేరు. అంత సమాధం ఉపసర్గా, కానీ అది తపస్సుకి మటుకు విఘ్నం. ఉపసర్గం అంటే విఘ్నం, ఇంకా విఘ్నమే. తపస్సు చేయలేడు, తపస్సు చేసేవాడికి సిద్ధి వచ్చిందనుకోండి ఇంకా తపస్సు చేయలేడు. ఎందుకో తెలుసిన, వాడు ఆ సిద్ధి వచ్చింది అనే సంగతి, అంటే నేను సిద్ధుడను అనే సంగతిని 10 మంది ముందు చూపించాలి. హీ హ్యాస్ టు షేర్ ఇట్ విత్ పీపుల్. అంచేతనే మీరు గమనించండి, అందరూ ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తారు. మీరు ఇప్పుడేమీ గమనించారో లేదు. మహాత్ములు ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తారు. వై యూ షుడ్ కమ్ ఫ్రమ్ హిమాలయాస్? వై నాట్ స్టే బ్యాక్ ఇన్ హిమాలయాస్? వై యూ షుడ్ కమ్ హియర్? అంటే వీ వాంట్ టు బ్లెస్ యూ. హౌ? అంటే మాకేదో సిద్ధి ఉంది, అది మేము చూపిస్తాము, లేకపోతే మేము మీతో షేర్ చేసుకుంటాము, ఏదో చేస్తాము. వై దిస్ ప్రెషర్? ఈ ప్రెషర్ ఎందుకుంది? ఎందుకుందంటే సిద్ధంతో వచ్చిందంటే ది సో కాల్డ్ మిస్టికల్ సిద్ధి, అది తప్పకుండా 10 మందితో షేర్ చేసుకోవాల్సిందే. ఆ ప్రెషరు దాన్నే రాగద్వేషముల ప్రెషర్. కాబట్టి లోకంలో అందరూ సిద్ధులను ఏమనుకుంటారో అవి తీవ్రమైన రాగద్వేషాలను నిర్మాణం చేస్తాయి, తీవ్రమైన రాగద్వేషాలు. ఆ సిద్ధిని నేను లెక్క చేయలేదనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో లెక్క చేశారనుకోండి, ఆ లెక్క చేసి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. లెక్క చేయని వాడు ఒకడు ఉంటాడు, ఎవడో శ్రీలంక అతను ఒకతను ఉండేవాడు, అతని పేరు ఏదో ఉంది, సమ్ నాస్తిక ఆర్గనైజర్, ఆ కోవూర్ వాడి మీద కోపం వస్తుంది, అతని మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఆ సిద్ధిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. ఎవడైనా సిద్ధుడంటే క్రిటిసైజ్ చేయడం ఆయనకు అదో పని, మరే పని ఆయనకి లేదు, ఆయన అదో డ్యూటీ కింద పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఈ నాస్తికులందరూ, వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుందని నాస్తికుల మీద ద్వేషం కలుగుతుంది, మనల్ని ప్రేమించేటువంటి భక్తుల మీద రాగం కలుగుతుంది, రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి, అహంకారం బలపడుతుంది. నేను సిద్ధుణ్ణి, సిద్ధులు గలవాడిని, వీళ్ళందరూ నా సిద్ధుల యొక్క మహిమని పొందటానికి వచ్చారు అని. ఈ మధ్యన ఒక సిద్ధుడు మీ కిడ్నీలో స్టోన్స్ తీసేస్తాను అని, ఎలా తీస్తావురా అంటే చాకుతో తీసేస్తాను. ఓ చాకు పట్టుకున్నాడు. పాపం అమాయకులు ఉంటారు, విలేజెస్లో అమాయకులు ఉంటారు. కిడ్నీ స్టోన్ అని చెప్పారు ఎవరో డాక్టరు, దానికి సర్జరీ చేయాలి, డేట్ 3 నెలల తర్వాత డేట్ ఇచ్చారు. ఈ లోపల పెయిన్ వస్తుంది, సర్జరీకి 30,000-50,000 అవుతుంది. ఈయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఈయన ఏం చేశాడు, ముందు విభూతి రాశాడు, ఆ అమ్మగారి మొహానికి విభూతి పెట్టాడు. ఎవరో పెద్ద ఆమె, ఆమెకి ఇక్కడ స్టోన్స్ ఉంటాయని, ఇక్కడ కిడ్నీ ఉంటుందని ఎక్కడో విన్నాడు. ఈయన చాకు తీసుకుని ఇక్కడ కొద్దిగా కట్ చేశాడు. కట్ చేసి ఆవిడకి ఆ ఏరియా అంతా రక్తమైంది, వీడి చేతికి రక్తమైంది, చాకుకి రక్తమైంది, ఏదో చేసినట్టు నటించాడు, ఇటు తిప్పాడు అటు తిప్పాడు. ఆ తర్వాత కొంత విభూతి తీసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోమన్నాడు. మరి స్టోన్స్ తీసేసామంటే తీసేసాడు. ఏవే స్టోన్స్ అంటే ఇవో అన్నాడు, అవి గులకరాళ్ళు, గులకరాళ్ళు రోడ్డు మీద ఉంటాయి గులకరాళ్ళు అవి. ఆయన అనుకున్నాడు కిడ్నీలో స్టోన్స్ అంటే ఈ స్టోన్సే అనుకున్నాడు. కిడ్నీలో స్టోన్స్ అంటే మనం కాళ్ళలో గుచ్చుకుంటాయి చిన్న చిన్న గులకరాళ్ళు, అవి కాదు కిడ్నీలో స్టోన్స్ అంటే. కిడ్నీలో స్టోన్స్ అంటే అవి కాల్షియం ఆక్సలైట్ క్రిస్టల్స్, అవి డిఫరెంట్గా ఉంటాయి, వాటి క్రిస్టలైన స్ట్రక్చర్ ఉంటుంది, షేప్ ఉంటుంది, స్ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ సంగతి ఆయనకి తెలియదు. తెలుసుంటే అలాంటివి ఏవో పట్టుకొచ్చేవాడో ఏమోనో, స్టోన్సే కదా పక్కనే ఉన్నాయో, నాలుగు స్టోన్స్ తీపించి ఇదిగో తీసేసే అన్నాడు. ఆవిడ కాబోసని ఆవిడ అనుకున్నాడు. ఆవిడకి నొప్పి తగ్గచ్చు ఫెయిత్ మూలంగా, ఫెయిత్ హీలింగ్ అని, ఒక కొద్ది రోజులు నొప్పి తగ్గుతుంది. ఈ లోపల ఈయన వెళ్ళిపోతాడు దక్షిణ తీసుకుని, ఆ తర్వాత మళ్ళీ నొప్పి వాపస్ వస్తుంది. సో సిద్ధి అన్నది, సో ఇదేమిటంటారు, ఒకవేళ సిద్ధి అనుకోండి అది ఏమిటంటారు, అది హీ హ్యాస్ టు షేర్ ఇట్ విత్ పీపుల్. అండ్ తీవ్రమైన రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి, అహంకార మమకారాలు నిర్మాణం అవుతాయి. శాస్త్రంలో దాన్ని సిద్ధిగా చెప్పలేదు, దాన్ని విఘ్నంగా చెప్పారు. మరి శాస్త్రంలో సిద్ధి ఏమిటంటే, గీతాశాస్త్రంలో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ, సిద్ధి అంటే మీ అంతఃకరణలో రాగద్వేషాలు తక్కువగా ఉండి, అందరినీ ప్రేమగా చూడటం చేతనయ్యి, ప్రసన్నంగా మీరుంటూ, జీవితంలో వచ్చే ఒడుదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, ఎప్పటికీ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ, శరణాగతి చేసి భక్తిని చేస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తూ, 3 ఉన్నాయి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3, దీస్ ఆర్ ది 3 ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ 3 ఎంత చేతనైతే అంత నింపుకోవాలి హృదయంలో, ఆ ప్రయత్నం చేస్తూ, ఎంతో కొంత వైరాగ్యం, ఎంతో కొంత భక్తి, జ్ఞానం యొక్క ఒక సూచన ఇంత మాత్రం మీరు పొందితే అది సిద్ధి, దాన్ని సిద్ధి అని చెప్పారు. కానీ లోక దృష్టిలో అది అసలు ఏమీ కాదు, లోకానికి అసలు దాని ఎందు శ్రద్ధే తక్కువ. ఎవరో మీలాంటి విద్యార్థులు కొంతమంది శ్రద్ధ ఉంటుంది తప్పిస్తే, లోకంలో దే వాంట్ సిద్ధీస్, పీపుల్ దే హ్యావ్ ఎ ప్రెషర్ టు హ్యావ్ సిద్ధీస్. ఆల్ కైండ్స్ ఆఫ్ సిద్ధిస్ దే వాంట్. సో వెరీ వెరీ వెరీ ఆపోజిట్ వ్యూ పాయింట్. ఇక్కడ సిద్ధికి, లోకంలో సిద్ధికి పూర్తిగా ఆపోజిట్. దిస్ ఈజ్ హౌ ఐ క్లియర్లీ సీ ఇట్. ఇక్కడ సిద్ధిలో అహంకార మమకారాలు బాగా పోతాయి. దట్ పర్సన్ డెసిమేట్ అయిపోయి దారిలో ఉంటుంది సిద్ధి. రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి. అక్కడ సిద్ధిలో అహం బాగా బాగా ఇన్ఫ్లేట్ అయిపోతుంది. అహం వీళ్ళెవరికీ లేని శక్తులు మనకున్నాయి అనే ఫీలింగ్లో పడిపోతాడు మహాత్మ, సోకాళ్ళు మహాత్మ. అండ్ హీ సఫర్స్ అండర్ ది బర్డెన్ ఆఫ్ దట్ సిద్ధి. ఈ సిద్ధులు చాలా బర్డెన్ అయిపోతాయి, మహాబర్డెన్ అయిపోతాయి. సో వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కనుక సిద్ధి అనగా అంతఃకరణ శుద్ధియే సిద్ధి. అంచేతనే సిద్ధి వచ్చిన వాడికి, ఆ అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని వచ్చిన వాడికి సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. నేను చెప్పాను మిగిలింది నేను అన్నాను ఇత్యాదిన. కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని పొందిన మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాడు. దర్ ఇస్ నథింగ్ వెయిటింగ్ అండ్ నథింగ్ వాంటింగ్ ఇన్ హిమ్. హౌ హీ గెయిన్స్ దట్ నాలెడ్జ్ ఐ విల్ టెల్ యూ, ప్లీజ్ లిసన్ టు మీ అని అంటాడు. కాబట్టి ఆ సిద్ధి శబ్దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ చర్చ వల్ల తేలింది ఏమిటంటే తస్మాత్ గీతాసు కేవలాదేవ తత్వజ్ఞానాత్ మోక్షప్రాప్తి న కర్మ సముచితాత్ ఇది నిశ్చితోర్థః. కాబట్టి గీతలలో గీతాసు బహువచనం, గీతలు ప్రతి శ్లోకము గీతయే. భగవద్గీత అని ఒక పేరు పెట్టుకున్న భగవద్గీతాసు అని ఉంటుంది అధ్యాయాంతంలో గీతలు. సో భగవద్గీతలలో ఈ సంగతి నిశ్చిత అర్థ, ఈ పాయింట్ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ అసర్టైన్డ్. దీంట్లో సందేహం ఏంటది, ఏమిటిదంటే ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము వలన, తత్వం అంటే యథార్థ స్వరూపము, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం తత్వము. తత్వం అంటే యథార్థ స్వరూపము, ఆత్మ యొక్క యథార్థ స్వరూపమేమి, ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపమేమి, జగత్తు యొక్క యథార్థ స్వరూపమేమి. ఈ మూడు ప్రశ్నలకి సమాధానం పేరు తత్వము. తచ్చ తచ్చ తచ్చ తాని తేషాం భావ తత్వం. తత్ జగత్, తత్ ఆత్మ, లింగ వినిమయం చేసుకోండి. తచ్చ సహాచ తచ్చ అనొచ్చు, అప్పుడు కూడా తా తత్వ తానియే అవుతుంది, సమస్య ఏం కాదు. లింగం ఈజ్ నాట్ ఇష్యూ. జగత్తు, ఈశ్వరుడు, జీవుడు, ఈ మూడింటి యొక్క స్వరూపమేమి, దాని పేరు తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం వల్లనే మోక్షము. కేవలాత్, మళ్ళీ తత్వజ్ఞానానికి ప్రాప్స్ ఏమీ అక్కర్లేదు, అది చాలు. ఇట్ ఈజ్ కంప్లీట్, ఇట్ ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. అది కేవలాత్ అంటే ఇట్ ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్. అది ఉంటే చాలు, అది లేకుంటే ఇంకేమన్నా పని అవ్వదు. రైల్వే టికెట్ లాగా, రైల్వేలో ప్రయాణం చేయాలంటే రైల్వే టికెట్ ఈజ్ ది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. అదేమిటంటే లగేజ్ ఎలా లేకుండా ప్రయాణం చేస్తారండి అంటే, నువ్వు నాతో రానికి చూపిస్తే ఎలా ప్రయాణం చేస్తారు. లగేజ్ ఈజ్ నాట్ నెససరీ సఫిషియంట్ కండిషన్లో పడుతుంది, ఆక్సిలీరీ. టికెట్ ఉండాలి. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను, టికెట్ ట్రావెలర్ మీరు కోట్ చేయొద్దు దృష్టాంతంలో. సో ఆ విధంగా కేవల తత్వజ్ఞానము, కేవలాత్ అంటే ఇంకా ప్రాప్స్ ఏమక్కర్లేదు, ఏమి జారిపోవు, ఎక్కడుండి అక్కడ ఉంటాయి. తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే కర్మ నడిచి చోట కర్మ లెవెల్లో కర్మ ఉంటుంది, కర్మ బహిరంగంలో ఉంటుంది, జ్ఞానం అంతరంగమునందు ఉంటుంది. ఇది దానికి విరోధి కాదు, ఈ కర్మ దానికి సపోర్టు కాదు. ఇట్ నేదర్ సపోర్ట్స్ ఇట్ నార్ అపోజెస్ ఇట్. కర్మ ఉంది కదా అని జ్ఞానానికి విరోధం లేదు, కర్మ ఉంది కాబట్టి జ్ఞానంతో సపోర్టు లేదు. కేవలాత్ తత్వజ్ఞానాత్ అంటే అర్థం ఏంటి, నా కర్మ సముచితాత్, కర్మతో సముచ్చయం చేసి ప్రయత్నం చేయొద్దు, సమన్వయంలో అభ్యంతరం లేదు. సమన్వయంలో కేవలాత్ తత్వజ్ఞానాత్తే అవుతుంది, సమన్వయంలో సమస్య కాదు. సముచ్చయం మటుకు చేయవద్దు అని నిర్ధారణ అయినది. ఓకే, యథాచాయమర్థః తథా ప్రకరణశో విభజ్య తత్ర తత్ర దర్శయిష్యామః. యథాచాయమర్థ తథా దర్శయిష్యామ అంటే ఈ ఈ నిశ్చయము ఇది కరెక్ట్. ఇలాగే శ్రీకృష్ణుడు బోధించాడు. ఆ గీత యొక్క వాక్యములు దీన్నే అన్ని విధాలా సపోర్టు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీకు మేము ఆయా ప్రకరణములలో విడదీసి తత్రతత్ర ప్రకరణశ ఆ ప్రకరణాన్ని బట్టి ఆయా స్థలాలలో 18 అధ్యాయాలలో 18లో 1 అయిపోయింది, ఇంక 17 ఉన్నాయి. విడదీసి విభజ్య అంటే కర్మ జ్ఞానము అలా రెండు ప్రవాహంగా నడుస్తూ ఉంటాయి సర్వత్రా కూడా. ఆ విభాగం చేసుకుని వివేకాన్ని ప్రదర్శించకపోతే కన్ఫ్యూషన్లో పడిపోతారు. కాబట్టి మీకు ఆ కన్ఫ్యూషన్ లేకుండా నేను మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా ఫాలో కండు అని అంటున్నారు. దర్శయిష్యామహ మేము చూపిస్తాం. మేము అని బహువచనం, రాయల్ వుయ్ అంట, రాయల్ వుయ్, వుయ్ వీ విల్ షో యూ అంటే రాయల్ వుయ్ అంటే తను మహా గొప్పవాడు అనే కొంతమంది రాయల్ వుయ్ వాడతారు. మా గురుభాయ్ ఒక ఆయన ఉన్నారు మాతో పాటే, నాకంటే తర్వాత సన్యాసం తీసుకున్న గురుభాయే కూడా. నిజానికి నేను మామూలుగా ఏం స్వామీజీ బాగున్నారా, మేము బాగానే ఉన్నాం. మేము ఏమిటి ఈ మధ్యన ఏమిటి అంతా కులసా ఏమన్నా మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? మేము ఈ మధ్యన ఒక యజ్ఞాన్ని చేశాం. స్వామి లబ్ధానందజీ కూడా ఉన్నారు పక్కన. ఆ తర్వాత సరే అయిపోయింది మీటింగ్ అయిపోయి తర్వాత ఆయన అల్లర్లాదు చూడండి ఎలా అడుగుతున్నారు మేము అనమాట. అంటే కొంతమంది పీఠాధిపతులు వాళ్ళు అలా అంటూ ఉంటారు, అది చూసి దాన్ని రాయల్ వుయ్ అంటారు. మేము సపోజ్ మీరు నన్ను స్వామీజీ గీత క్లాస్ ఉందంటే ఈవేళ మేము ఎక్కడికో వెళ్ళి పనున్నది అంచేత మాకు ఈరోజు క్లాస్ తీసుకునేది అవకాశం లేదు అని నేను చెప్పాను. మీరు కంగారు పడతారు, ఏమిట్రా వాళ్ళ స్వామీజీరా ఇలా చెప్తున్నది అని డౌట్లో పడతారు. సో రాయల్ వుయ్ అని ఒక అభిప్రాయం, దర్శయిష్యామహ రాయల్ వుయ్ అని. కానీ అది రాయల్ వుయ్ కాదు. అది అక్కడ ఆ బహువచనం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇది నేను ఒక్కడిని చెప్తున్న మాట కాదు, నాతో పాటు శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షి, వేదములు ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఆ ప్లోరల్లో అంత ప్లోరల్ తనకే కాదు, నాతో పాటుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, వేదములు ఉన్నాయి, ఇతర మహాత్ములు ఉన్నారు. వీళ్ళందరూ ఏది చెప్పారో అదే నేను చెప్తున్నాను అని. దట్ వీ ఇంక్లూడ్స్ ఏ పరంపరా ఆఫ్ ఆచార్యస్, అది అక్కడ వీకి అర్థం. మేము చెప్తున్నాము అంటే నేను, మా గురువుగారు, పరుగురువు గారు, శ్రీకృష్ణుడు, శంకరుడు, వీళ్ళందరినీ కలుపుకుని వుయ్ అంటే వీఆర్ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జెయింట్స్ అని అంటారు ఆధునిక కాలంలో. ఇప్పుడు సైన్స్ చదువుతున్నాము అంటే న్యూటన్ మొదలైన మహాత్ములు వాళ్ళందరి జ్ఞానాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుని సైన్స్ చదువుతున్నాం. సో ఈరోజున వాడు ఎవడో ఎంఎస్సీ వేసాడు అనుకోండి, న్యూటన్ వాళ్ళందరూ చదివి చెప్పింది చదివాడు కదా. సో ఆ విధంగా, సో వెన్ ఐ సే సంథింగ్ ఐన్స్టైన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని నేను అంటే నేను ఒక్కడే అంటున్నాను అన్నమాట. నాతో ఐన్స్టైన్ ఉన్నాడు, ఇంకా ఇతర గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు మధ్యలో. ఆ రకంగా దట్ ఈస్ ది రాయల్ వుయ్. అంతేకాని శంకరులు దిగ్విజయ యాత్ర చేసి వచ్చారప్పుడే అంచేత అలా అంటూ ఉంటారని అలా తీసుకోకూడదు. కొంతమంది అలా తీసుకుంటారు, అది శంకరులను అర్థం చేసుకునే పద్ధతి కాదు. దర్శయిష్యామహ అయితే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. వారు జగద్గురువులు, ఆ రకమైన హోదా ఒక గర్వము. గర్వంలో రెండు రకాలు ఉన్నాయి, దురభిమానము, సదభిమానము. ఇప్పుడు దురభిమానం ఎలా ఉంటుంది? మేము మహాత్ములం, దూరంగా నిలబడం, అది దురభిమానం. సదభిమానం ఎలా ఉంటుంది? మేము మహాత్ములం, మేము చాలా డిసిప్లిన్డ్గా బతకాల్సిన అవసరం ఉంటుంది, మహాత్ములు అయ్యుండి డిసిప్లిన్ లేకుండా భోగవాంఛల్లో పడిపోకూడదు, అది సదభిమానం. అభిమానమే ఇది, అభిమానమే అదే అభిమానమే. ఒక అభిమానం ఇతరులని తక్కువ చేయడానికి ఉపయోగించింది, ఇంకో అభిమానం తనని తాను ఉన్నత స్థితికి తీసుకుపోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సదభిమానం ఉండడంలో తప్పు లేదు, దురభిమానం మాత్రం ఉండకూడదు. మొత్తం మీద ఎప్పటికైనా అభిమానం ఏదైనా పోవలసిన మాట, అభిమానం ఫైనల్గా పోవలసిందే, దాంట్లో ఏం సందేహం లేదు. తత్ర ఏవం ధర్మసమ్మూఢచేతసః మహతి శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్రాత్మజ్ఞానాత్ ఉద్ధరణమపశ్యన్. భగవాన్ వాసుదేవ తత అర్జునం బుద్ధిధారయిషు ఆత్మజ్ఞానాయ అవతారయన్నాహ. శ్రీ భగవాన్ వాచ. ఇది అవతారిక. ఇప్పుడు శ్లోకం దగ్గరకు వచ్చాం. అది ఇంతవరకు చర్చే. తత్ర అది అలా ఉండగా, తత్ర అంటే తస్మిన్ సతి అంటే కేవలము ఆత్మజ్ఞానము వలననే మోక్షము కర్మ సముచ్చయం ఏమీ లేదు. అది అలా ఉంటుంటే ఏవం ధర్మ సమ్మూఢచేత సహా ఒకటో అధ్యాయంలో వివరించిన విధంగా ధర్మం విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు అర్జునుడు. ధర్మ సమ్మూఢ చేతస, చేతస్సు అంటే బుద్ధి. ధర్మము విషయంలో వ్యామోహమును చెందిన బుద్ధి గలవాడు. అంటే ఏమిటి, యుద్ధరంగంలో నిలబడ్డాడు, యుద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయి శత్రువులు అప్పుడే కాల్ కూడా ఇచ్చేశారు, భీష్ముడు శంఖాన్ని ఊదేశాడు, వీడికి ఇప్పుడు యుద్ధం చేయాలా అక్కర్లేదా అని డౌట్ వచ్చింది. వాడికి ఎలా ఉందంటే మంగళసూత్రం కట్టి ముందు గృహస్థాశ్రమం మంచిదా సన్యాసాశ్రమం మంచిదా అని విడిగిడు, అలా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆ వెయ్యండి ధ్రువంతే రాజా అంటుంటే ఎవండి గృహస్థాశ్రమంలో దిగితే ఆత్మజ్ఞానం వస్తుందంటారా అని అంటాడు. అప్పుడు అలాగంటే ఎంత దురదృష్టకరమైన విషయం. అంచేతనే సన్యాసుల్ని పెళ్లికి రా ఇన్వైట్ చేయకూడదు, వీళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే హీ ప్రెజెంట్స్ ఏ వెరీ రాంగ్ అండ్ ఆపోజిట్ మోడల్. ఆ మోడల్ని అసలు కన్సిడర్ కూడా చేయకూడదు అక్కడ ఆ సందర్భంలో. ఎందుకంటే తీరా సన్యాసి పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, వాడు వివేకవంతుడైన విద్యార్థి అనుకోండి, యువకుడు వివేకం గలవాడు అనుకోండి, అరే మహాత్ములు సర్వసంగ పరిత్యాగులు అని ఇలాగా వాడికి ఒక భావన కలిగిందనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ట్రబుల్. అలా అవ్వకూడదు, ఎప్పుడూ అవ్వకూడదు. కొంతకాలం గృహస్థుగా ఉండిన తర్వాతనే ఆలోచించచ్చు. కాబట్టి సో ఆ విధంగా యుద్ధరంగంలో నిలబడి ఏమంటే రక్తం చెందితే అలా, మరి యుద్ధరంగం అంటే రక్తమే ఉంటుంది. కార్గిల్లోకి వెళితే రక్తం కాకపోతే ఇంకేముంటుంది. ఇప్పుడు టెర్రరిస్టులతో ఫైట్ చేస్తుంటే రక్తమే ఉంటుందండి. వాడు కూడా ఓ తల్లి బిడ్డడే అని ఇలా మొదలు పెడితే ఎక్కడ కుదురుతుంది. కాబట్టి ధర్మ సమ్మూఢ చేత సహా ధర్మం విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు. తర్వాత మహతి శోకసాగరే నిమగ్నస్య. జనరల్గా ధర్మనిష్ట గలవాడికి శోకానికి టైం ఉండదు. శోకించడానికి కొంచెం పని పాట కొంత కొంత ఖాళీ కూడా ఉండాలి కదా. ఖాళీగా ఉంటే శోకిస్తూ ఉండొచ్చు. ఇంట్లో కాఫీ టిఫిన్లు తయారు చేసి వాళ్ళు ఉన్నారనుకోండి, మనం శోకిస్తూ ఉండొచ్చు. వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇస్తూ ఉంటాం. మనమే కాఫీ పెట్టుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, శోకం ఆపి కాఫీ పెట్టుకుని వచ్చి వాళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఆ తర్వాత కావలిస్తే మళ్ళీ శోకించు. కాబట్టి మనమే కర్మ చేయాలంటే శోకానికి కట్టడైపోతుంది. అంచేతనే శోకించేవాడు సాధారణంగా ఫ్రీగా ఉన్నవాడు శోకిస్తాడు, పనిలో ఉన్నవాడికి శోకించడం ఎక్కడ కుదురుతుంది. కాబట్టి ధర్మనిష్ట గలవాడికి శోకానికి అవకాశం లేదు. వీడు ధర్మంలో మన ధర్మము అంటే కర్తవ్య కర్మ. కర్తవ్య కర్మ విషయంలో వ్యామోహాన్ని పొంది ఇది నేను చేయాలక్కర్లేదా అనే డౌట్లో పడి మానేసి కూర్చున్నాడు, ధనస్సు పక్కన పారేసి. కాబట్టి ఇప్పుడు కావలసినంత ఛాన్స్ శోకించడానికి. సో శోకసాగరే నిమగ్నస్య. పైగా శోకానికి కూడా అవకాశం ఉన్నది. సో దాట్ కావలసిన బంధువులందరూ ఉంటారు చచ్చిపోతారు అని డౌట్ రావడంతో శోకసాగరే నిమగ్నస్య. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వీళ్ళేమో అక్రాస్ ది బోర్డర్కి మ్యారేజెస్ అవి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈ సోషల్ యాక్టివిస్టులు కుల్దీప్ నయ్యర్ మొదలైన వాళ్ళు. దానివల్ల వచ్చే ట్రబుల్స్ వాళ్ళు అర్థం చేసుకోరు. సో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ లేడీ ఏమో బొంబాయిలో ఉంది, దాని భర్త ఏమో పాకిస్తాన్లో ఉన్నాడు. మోయిన్ ఖాన్ అని ఒక క్రికెటర్ ఒకడు ఉండేవాడు, వాడి భార్య బొంబాయిలో సినిమా యాక్ట్రెస్. అసలు అలాంటి మ్యారేజెస్ని ఫారిన్ సర్వీస్లో అలౌ చేయరు, ఇండియన్ ఫారిన్ సర్వీస్లో అలౌ చేయరు. ఉద్యోగం నువ్వు రిజైన్ చేసి పెళ్ళాడుకుంటాను. ఎందుకంటే ఇట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. పాకిస్తాన్ ఇండియా యుద్ధం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ మోయిన్ ఖాన్ ఇండియా వైపు వస్తాడా లేకపోతే ఈవిడ పాకిస్తాన్ వైపు వెళ్తుందా? వాట్ ఈస్ దిస్ ఇష్యూ? ఇట్స్ ఎ ప్రాబ్లమ్. ఎనీవే మేబీ దట్ ఈస్ నాట్ ది థింగ్. శోకసాగరే నిమగ్నస్య. ఏదో తన బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు, అది సమస్య. ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను. ఈ అర్జునుడికి బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు. ఇటు నుంచి అటు వెళ్తే బాణం బంధువు తగులుతుంది, అటు నుంచి బాణం ఇటు వస్తే బంధువు తగులుతుంది అన్నట్టుగా ఉంది. కజిన్స్ మధ్య డబ్బులాట్లు అంటే మరి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీలోనూ ఉన్నారు, ఆ పార్టీలోనూ ఉన్నారు, ఒకే ఫ్యామిలీ అంటే కొంతమందిని ఎగ్గుతారు, కొంతమంది ఓడుకుంటారు. ఎటైనా ఇలాగే ఉంటుంది. వస్తూ శోకసాగరంలో నిమగ్నుడై ఉన్నాడు. తనను పెంచి పెద్ద చేసిన పెద్దలు అందరూ కూడా ఈ యుద్ధం పేరు చెప్పి చచ్చిపోతారని, విచ్ ఇస్ ది ట్రూత్. హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. అటువంటి అర్జునునికి ఉద్ధరణం. ఇప్పుడు అర్జునుడిని ఉద్ధరించాలి. ఏం పోనీ ఉద్ధరించాలంటే ఏదైనా మహిమ ఒకటి చేయొచ్చుగా. ఆత్మజ్ఞానం తప్ప ఇంకేం లేదా ఉద్ధరించే మార్గాలు? ఏవో శాంతికర్మో, అదేదో జపమో, మంత్రమో, తాయెత్తు ఒకటి కట్టచ్చుగా. ఓ తాయెత్తు కట్టించడం, విభూతి పెట్టచ్చు, అదే మంత్ర అక్షతలు ఇవ్వచ్చు, అదే ఉంగరం ఒకటి ఇవ్వచ్చు, నవరత్నపుట ఉంగరం, చాలాకి నవరత్నం, ఇంకా అవి ఏమీ చేయడు. పైగా శంకరులు అంటున్నారు, ఆత్మజ్ఞానాత్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్. అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఆలోచించినా ఈ అర్జునుణ్ణి ఉద్ధరించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం, మరేదీ లేదు అన్నట్టు అనిపించింది ఆయనకి. అపశ్యన్, మరొకటి కనపడలేదు. ఆత్మజ్ఞానం తప్ప అర్జునుణ్ణి ఉద్ధరించేది మరేమీ కనపడలేదు. శంకరులకి శ్రీకృష్ణుడు వాళ్ళు వెర్రిమొహాలు. వాళ్ళకి ఏం తెలుసు, మన సమాజంలోకి వస్తే మన వాళ్ళు చూపిస్తారు ఉద్ధరణ మార్గాలు అనేక బోళ్ళని చూపిస్తారు. వాస్తులు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి, జ్యోతిషాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, తీర్థయాత్రలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి ఉద్ధరణ మార్గాలు. కానీ శ్రీకృష్ణుడికి ఏం కనపడలేదు, శంకరులకి ఏం కనపడలేదు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఒక్కటే ఉద్ధరణ మార్గం అన్నట్టుగా కనపడింది. మరి ఇంకేం చేస్తారు, అది ఒక్కటే ఉద్ధరణ మార్గం. వీడు శిష్యుడు, వీడిని ఉద్ధరించాల్సినటువంటి ప్రేమ ఉంది. వాళ్ళకి తెలుసున్న మార్గం ఒకే ఒక మార్గం, రెండో మార్గం వాళ్ళు ఎరగలేదు, వాళ్ళకి కనపడలేదు. కంచు కాకడ వేసి వెతికినా కాబట్టి అదే మొదలుపెట్టాడు. ఇంకేం చేస్తాడు, ఇంకేదైనా పోనీ మహిమో మాయో ఏదో ఉంటే పోనీ అది చేసి ఉండేవాడు. కానీ మరి ఆయనకి అది ఒక్కటే కనపడింది, రెండోది కనపడలేదు. చూడండి శాస్త్రానికి లోకానికి ఎంత తేడాయో. ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణం అపశ్యం. దేనికి ఉద్ధరణము? శోకసాగరం నుంచి. శోకం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణం అపశ్యం. ఎందుకంటే తరతి శోకం ఆత్మవిత్, అదొక ఫార్ములా. అసలు ప్రతిజ్ఞ, వేదాంత శాస్త్రం యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే, నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం నుంచి బయటపడతావు. ఇంక ఏ రకంగానూ శోకం నుంచి, నక్షత్ర విద్య, భూత విద్య, ఇవన్నీ నారదుడికి వచ్చు. ఇవన్నీ వచ్చి సోహం శోచామి భగవహ, ఇన్ని విద్యలు వచ్చి నేను శోకిస్తున్నానయ్యా అని అంటాడు సనత్ కుమారుడితో. తరతి శోకం ఆత్మవిత్ అని విన్నాను. ఆత్మవేత్త శోకాన్ని నుంచి బయటపడతాడు. కాబట్టి ఎక్కడైనా సరే సమానంగా చెప్పారు మహాత్ముడు, తేడా ఏమీ లేకుండా. కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానం తప్ప వీడిని శోకం నుంచి బయటపడే ఉపాయం మరొకటి లేదు. కాబట్టి ఇంకేం చేయాలి? అర్జునం ఉద్ధిధారయిషు, అర్జునుణ్ణి ఉద్ధరించాలనే కోరిక శ్రీకృష్ణుడికి కలిగినది. వీడిని మనం ఉద్ధరించాలి. మనతో పాటు చాలా కాలం తిరిగాడు, చాలా ధర్మమునందు శ్రద్ధ గలవాడు, కొంత వ్యామోహంలో పడ్డమాట వాస్తవమే. వ్యామోహంలో పడ్డాడంటే దుష్టుడై వ్యామోహంలో పడలేదు, సత్పురుషుడుగా ఉండి వ్యామోహంలో పడ్డాడు. కాబట్టి వీడిని నేను ఉద్ధరించాలి అని అనుకున్నాడు. అనుకుని ఆత్మజ్ఞానాయ అవతారయన్, హీజ్ ప్రిపేరింగ్ అర్జున ఫర్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్. అవతారయన్ అంటే ప్రిపేరింగ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. ప్లేస్ ఏమిటి, సందర్భం ఏమిటి, ఇవన్నీ అనవసరం. ఏ ప్లేస్ అయినా సరే, ఏ సందర్భం అయినా సరే మహాత్ముడిని మీరు అడిగితే మహాత్ముడు ఇలాగే చెప్తారు. మహాత్ముడిని రైల్లో ప్రయాణం చేస్తుండగా ఎవండి మనస్సు బాగులేదు ఏం చేయమంటారంటే ఏం చెప్తారు, నీవు శ్రీకృష్ణ మంత్రాన్ని జపించు, లేకపోతే భగవద్గీత చదువుకో అని చెప్తారు. ఎక్కడ అడిగినా అదే, శ్మశానంలో అడిగినా ఆ మాటే చెప్తారు, ఎక్కడ అడిగినా అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి తెలియదు, ఇంకొకటి ఉందని కూడా ఎరగరు వాళ్ళు. కాబట్టి అర్జునుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. టక్కుమని అజోనిత్య శాశ్వతోయం పురాణ అని చెప్తే వీడు కంగారు పడిపోతాడని. అవతారయన్, ఈ స్లోలీ బ్రింగింగ్ హిమ్ ఇన్ టు దిమ్, అవతరింపజేస్తున్నాడు. ఆహా పలికెను, ఎవరు పలికెను అందాము. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.